10.21 ఆదిత్యనమహం విష్ణుర్జ్యోతిషాం రవిరం సుమాన్ మరీచి మరుతామస్మి మరుతామస్మి నక్షత్రానామహం శశి. అనగా ద్వాదశ అనగా 12 మంది, ఆదిత్యులయందు అనగా సూర్యులయందు విష్ణు నామము గల ఆదిత్యుడను నేనే. ప్రకాశింపజేనట్టి జ్యోతులయందు నేను అసంఖ్యాకమైన కిరణములు గలిగిన సూర్యుడను నేనే. వాయువునందు కూడా అనేక భేదములు గలవు. ఉదా ప్రాణము, వ్యానము, అపానము, సమానము, ఉదానములు కలవు. అందుచేత వాయువునకు సంబంధించిన దేవతలయందు మరీచి అనబడు వాయుదేవతను నేనే. మరియు నక్షత్రములయందు చంద్రుడను నేనే. 10.22 వేదానాం సామవేదో 2 సమి దేవానమస్మి వాసవః ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానమస్మి చేతన. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 220 అనగా వేదములయందు సామవేదమును నేనే. రుద్రుడు, ఆదిత్యుడు అనగా సూర్యుడు మొదలగు దేవతలయందు ఇంద్రుడను నేనే. చక్షువులు అనగా కన్నులు, సర్వేంద్రియాణం నయనం ప్రధానం మొదలగు 11 ఇంద్రియములందు సంకల్ప అవికల్పాత్మకమగు మనస్సును నేనే. కార్యము కరణము, కరణమనగా కార్యములు చేయుటకు ఉపయోగపడు సాధనములందు అనగా కార్య వికరణ సముదాయ రూపమైన దేహాదులేయందు సదా ప్రకాశించునట్టి ఏ బుద్ధి వృత్తి అనగా వృత్తులను కలిగించు బుద్ధి కలదో దానినే చైతన్యమందురు. ఆ చైతన్యమును నేనే అయి ఉన్నాను. 10.23 రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేసో యక్షరక్షసాం వసునాం పావకశ్చాస్మి మేరుహ శిఖరిణమహం అనగా ఏకాదశ రుద్రులేందు నేను శంకరుడను. యక్షులు మరియు రాక్షసులేందు నేను ధనములకు అధిపతి అయిన కుబేరుడను. 8 మంది వసువులలో నేను పావకము అనగా అగ్నిని. శిఖరములు కలిగియున్న పర్వతములేందు నేను సుమేరు పర్వతమును. 10.24 పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనాని నమహం స్కందః సరసామస్మి సాగరః అనగా పార్థ పురోహితులందు పురము యొక్క హితము అనగా మేలుకోరువారు అనగా రాజపురోహితులందు నీవు నన్ను ప్రధాన పురోహితుడైన బృహస్పతిగా ఎదుంగుము. అట్లేలైన వారే ఇంద్రునకు ముఖ్య పురోహితులు. అట్లే సేనాపతులయందు నేను దేవతల సేనాపతి అయిన కార్తికేయుడను. మరియు సరోవరములయందు అనగా దైవనిర్మిత సరోవరములయందు నేను సముద్రము వంటివాడను. గిరామస్నేకమక్షరం యజ్ఞానాం జపేలో 2 సమ్మి స్థావరాణం హిమాలయ. 10.25 మహర్షీణాం భృగురహం అనగా మహర్షులయందు నేను భృగు మహర్షిని. వాణి అనగా వాక్కునకు సంబంధించిన భేదములయందు అనగా పదములతో కూడిన వాక్యమునందు నేను ఓంకారమునేయున్నాను. యజ్ఞములయందు సర్వోన్నతమైన జపయజ్ఞమునేయున్నాను. మరియు స్థావరములయందు అనగా చలనము లేనటువంటి అనగా స్థిరముగా ఉండునటువంటి సర్వోన్నతమైన హిమాలయ పర్వతమునేయున్నాను. 10.26 అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునయః. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 221 అనగా సమస్తమైన వృక్షములయందును రావి వృక్షమును మరియు దేవర్షులయందు అనగా దేవతలయుండియు మంత్రములను చూచువారే యున్నందున ఋషి భావమును పొందినటువంటి దేవర్షి అయిన నారద మహర్షిని నేనే. గంధర్వులయందు చిత్రరథుడను శ్రేష్ఠ గంధర్వుడను నేనే. సిద్ధులేందు అనగా దేహమును ధరించినప్పటి నుండియు ధర్మము, జ్ఞానము, వైరాగ్యము మరియు సర్వవిధ ఐశ్వర్యములను పొందియున్నట్టి పురుషులయందు కపిలమునిని నేనే అయి ఉన్నాను. 10.27 ఉచ్చేహస్రవసమస్వానాం విద్ధి మామమూతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం అనగా అశ్వములయందు అమృతమును పొందుటకై చేయబడిన సముద్ర మథనము నుండి బయటపడినటువంటి ఉచ్చేశ్రవ అను పేరుగల అశ్వమును నేను. ఆయశ్వమును నీవు నా యొక్క స్వరూపముగా గుర్తించుము. గజేంద్రములయందు అనగా గొప్ప ఏనుగులయందు అనగా శ్రేష్టమైన ఏనుగులయందు ఇరావతమను గజేంద్రుని యొక్క పుత్రుడైన ఐరావతమను గజేంద్రుడనేయున్నాను. ఆ ఐరావతమను గజేంద్రుని నా స్వరూపముగా గుర్తించుము. మరియు మనుష్యులేందు నన్ను నరేంద్రునిగా అనగా రాజుగా ఎదుంగుము. 10.28 ఆయుధానమహం వజ్రం ధేనునామస్మి కామతుక్ ప్రజనశ్చాస్మి కందర్పహ సర్పాణామస్మి వాస్క్యహ. అనగా అశస్త్రములేందు నేను దధిచి మహర్షి యొక్క వెన్నెముకతో తయారు చేయబడిన వజ్రాయుధమును, దుగ్ధమును అనగా పాలనిచ్చినటువంటి గోవులయందు వశిష్ఠ మహర్షికి సమస్తమైన సంపదలను కలుగజేయినటువంటి కామధేనువను పేరుగల ఆవునేయున్నాను. అట్లు కానిచో సామాన్య భావముతో చూచినా నేను కామధేనువును అయి ఉన్నాను. సమస్తమైన ప్రాణులను కల్పించినటువంటి కామధేనుడను నేనే. మరియు సర్పములయందు అనేక భేదములున్నను. ఆ సర్పములందు సర్వశ్రేష్టమైన వాసుకి యను సర్పమును నేనేయున్నాను. బహుశా ఈ భావముతోనే ప్రేరేపించబడిన వాడే శ్రీశైలము అను మహాతత్వవేత్త మరియు కవి తన భీమేశ్వర శతకము నందు ఈశ్వరుని ఉనికిని గురించి ఇలా అన్నాడు. ఈ విద్యుచ్ఛక్తి సమస్త తంతువుల వ్యాప్తింజంది యున్నన్ విద్యుజ్యోతికి గాజుగోళములనే విస్ఫూర్తిగాన్పించడిన్ విద్యారూప స్వసత్తుచేత సర్వంబున్ నిండ్యున్ విద్యోతింతువు శుద్ధబుద్ధి గుహలన్ విశ్వాత్మ భీమేశ్వర చూ. భీమేశ్వర శతకము 10.29 అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితారుణామర్యమా చాస్మి యమః సంయమతామహం. 222 శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. అనగా నాగులు అనగా సర్పములు అనేక విధములు. అందులో నేను అనంతుడను నాగును. అనగా నాగులన్నింటికి రాజు అయినటువంటి శేషుడను. మరియు జలమునకు సంబంధించిన దేవతలయందు ఆ దేవతలకు రాజైనటువంటి వరుణుడను నేనే. పితృదేవతలయందు ఆర్యమా అనునటువంటి పితృరాజును నేనే. మరియు ఈ లోకములన్నింటినీ శాసించు యమధర్మరాజును నేనే. 10.30 ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం ముగానాం చ మూగేంద్రో 2 వైనతేయశ్చ పక్షిణ. అనగా దైత్యులు అనగా రాక్షసులేందు దితివంశమునకు చెందిన ప్రహ్లాదుడను దైత్యుడను నేనే. మరియు కలనాగణన చేయు వారలేందు నేను కాలుడను. పశువులేందు పశువులన్నింటికి రాజైన సింహమును లేక వ్యాఘ్రము అనగా పులిని నేనే. మరియు పక్షులయందు వినత యొక్క పుత్రుడైన గురుత్మంతుడను నేనే.